ప్రథమాష్టక ప్రారంభ బ్రహ్మ సంధత్తం తన్మే జిన్వతం క్షత్రకం సంధత్తం తన్మే జిన్వతం ఇషకం సంధత్తం తాం మే జిన్వతం ఊర్జకం సంధత్తం తాం మే జిన్వతం రయికం సంధత్తం తాం మే జిన్వతం పుష్టికం సంధత్తం తాం మే జిన్వతం ప్రజాకం సంధత్తం తాం మే జిన్వతం పశూన్ సంధత్తం తాన్ మే జిన్వతం స్తుతోషి జనసాః దేవాస్త్వా శుక్రవాః ప్రణయంతో సువీరాః ప్రజా ప్రజనయన్ పరేః శుక్రశుక్రశోషిషా స్తుతోషి జనసాః దేవాస్త్వా మంత్రిపాః ప్రణయంతో సుప్రజా ప్రజా ప్రజనయన్ పరేః మంత్రి మంత్రిశోషిషా సంజగ్మానో దివా పృథివ్యాయుః సంధత్తం తన్మే జిన్వతం ప్రాణకం సంధత్తం తం మే జిన్వతం అపానకం సంధత్తం తం మే జిన్వతం జానకం సంధత్తం తం మే జిన్వతం చక్షుస్సంధత్తం తన్మే జిన్వతం శ్రోత్రకం సంధత్తం తన్మే జిన్వతం మనస్సంధత్తం తన్మే జిన్వతం వాచకం సంధత్తం తాం మే జిన్వతం ఆయుష్ఛాయుర్మేధత్తం ఆయుర్యజ్ఞాయ ధత్తం ఆయుర్యజ్ఞపదకే ధత్తం ప్రాణస్థ ప్రాణం మే ధత్తం ప్రాణయజ్ఞాయ ధత్తం ప్రాణయజ్ఞపదకే ధత్తం చక్షుశ్చక్షుర్మే ధత్తం చక్షుర్యజ్ఞాయ ధత్తం చక్షుర్యజ్ఞపదకే ధత్తం శ్రోత్రగ్రస్థ శ్రోత్రం మే ధత్తం శ్రోత్రయజ్ఞాయ ధత్తం శ్రోత్రయజ్ఞపతకే ధత్తం తౌ దేవో శుక్రామన్సినౌ కల్పయతం దైవేర్విషః కల్పయతం మానుషేః విషమోర్జమస్మాసు ధత్తం ప్రాణాన్ పశుషు ప్రజాం మయి చ యజమానే చ నిరస్తః షండః నిరస్తో మర్కః అపనర్తౌ షండామర్కౌ సహామునా శుక్రస్య సమిదసి మన్సినస్య సమిదసి సప్రథమ సంకృతిర్విశ్వకర్మా సప్రథమో మిత్రవరుణోగ్నిః సప్రథమో బృహస్పతిశ్చికిత్వాన్ అస్మాయింద్రాయ సుతమాజుహోమి కృత్తికా స్వగ్నిమాదధీత ఏతద్వాగ్నేర్నక్షత్రం యత్కృత్తికాః స్వాయామేవైనం దేవతాయ మాధాయ బ్రహ్మవర్చసీ భవతి ముఖం వా ఏతన్నక్షత్రాణాం యత్కృత్తికాః యత్కృత్తికా స్వగ్నిమాధత్తే ముఖ్యయేవ భవతి అథో ఖలు అగ్నినక్షత్రమిత్యపచాయంతి గృహాన్ హతాహుకో భవతి ప్రజాపతిరోహిణ్యామగ్నిమసృజత తం దేవారోహిణ్యామాదధర తదో వైదే సర్వాన్ రోహానరోహన్ తద్రోహిణ్యే రోహిణి త్వం యో రోహిణ్యామగ్నిమాధత్తే వృద్ధాత్వా సర్వాన్ రోహాన్ రోహతి దేవా వై భద్రాః సంతోగ్నిమాధిచ్ఛంద తేషామనాహితోగ్న్యాధీత్ అథైభ్యో వామం వస్వపాక్రామత్ తే పునర్వస్వో రాదధత తదో వేతాల వామం వసూపావర్తత యః పురా భద్రః సన్ పాపీయాన్ స్యాత్ స పునర్వస్వోరగ్నిమాదధీత పునరేవైనం వామం వసూపావర్తతే భద్రో భవతి యః కామగే రదానకామానే ప్రజాస్యురితి స పూర్వయో ఫల్గుణ్యోరగ్నిమాదధీత అర్యం నో వా ఏతన్నక్షత్రం యత్పూర్వే ఫల్గుణి అర్యమే నిజమాహుర్యో దాది దానకామాస్మై ప్రజాభవంతి యః కామయేత భగే స్యామితి స ఉత్తరయోర్ఫల్గుణ్యోరగ్నిమాదధీత భగస్య వా ఏతన్నక్షత్రం యదుత్తరే ఫల్గుణి భగ్యే భవతి కాలకంచా వై నామాసురాసన్ తేసు వర్గాయ లోకాయాగ్నిమచిన్వత పురుషయిష్టకాముపాదధాత్ పురుషయిష్టకాం స ఇంద్రోబ్రాహ్మణో బ్రువాణయిష్టకాముపాదత్త ఏషామే చిత్రాణామేతి తేసు వర్గం లోకమా ప్రారోహన్ స ఇంద్రయిష్టకామావృషత్ దేవాగీర్యంత ఏవాగీర్యంత తవోర్ణావభయోభవన్ ద్వాదపతతాం తౌ దివ్యౌ శ్వానావభవతాం యోభ్యాదుర్వ్యవాన్ స్యాత్ సచిత్రాగామగ్నిమాదుభీత అవగేర్యైవ భ్రాతుర్వ్యాన్ ఓజోపలమింద్రియం వీర్యమాత్మన్ ధత్తే వసంతా బ్రాహ్మణోగ్నిమాదుభీత వసంతో వై బ్రాహ్మణస్యర్థో స్వగేవైన మృతామాధాయ బ్రహ్మవర్చసి భవతి ముఖం వాహేతదుతూనాం యద్వసంతః యో వసంతాగ్నిమాధత్తే ముఖ్యదేవ భవతి అథో యోనిమంతమేవైనం ప్రజాతమాధత్తే గ్రీష్మేరాజన్య ఆదధీత గ్రీష్మో వేరాజన్యస్యర్థో స్వయమైన మృతాబాధాయ ఇంద్రియావై భవతి శరదివైశ్యాదధీత శరద్వైవైశ్యస్యర్థో స్వయమైన మృతాబాధాయ పశుమాన్ భవతి న పూర్వయోత్ఫల్గున్యోరగ్నిమాదధీత ఏషా వేజఘన్యా రాత్రిసంవత్సరస్య యత్పూర్వే ఫల్గుణే వృష్టితగేవ సంవత్సరస్యాగ్నిమాధాయ పాపీయాన్ భవతి ఉత్తరయోరాదధీత ఏషా వే ప్రథమా రాత్రిసంవత్సరస్య యదుత్తరే ఫల్గుణే ముఖదగేవ సంవత్సరస్యాగ్నిమాధాయ పాపీయాన్ భవతి అథో ఖలు యదైవైనం యజ్ఞముపనమేత్ అసాదధీత సైవాస్యర్థిః ఉద్ధంతి యదేవాస్యామేధ్యం తదపహంతి అపోవోక్షదిశాంతే సిగతానివపతి ఏతద్వా అగ్నేర్వైష్వానరస్య రూపం రూపేణైవ వైష్వానరమవరుంధే ఊషాన్యవపతి పుష్టిర్వా ఏషా ప్రజననం ఎదూషా పుష్ట్యామేవ ప్రజననేగ్నిమాధత్తే అథో సంజ్ఞానమేవ సంజ్ఞానగ్యేతత్పశూనాం ఎదూషా ద్యావా పృథివీ సహాస్తాం దేవియతి అబ్రూతాం అస్తే మనౌ సహ యజ్ఞయమితి యదముష్యా యజ్ఞయమాసీత్ తదస్యామదధాత్ తవూషా అభవన్ యజ్ఞయమాసీత్ తదముష్యామదధాత్ తదశ్చంద్రమసి కృష్ణం ఊషాన్నివపన్నతోధ్యాయేత్ యావా పృథివ్యోరేవ యజ్ఞయజ్ఞమాధత్తే అగ్నిర్దేవేభ్యో నిలాయత ఆఘోరూపం కృత్వా స పృథివీం ప్రావిశత్ సభూతే కుర్వాణ పృథివీమనుసమచరత్ తదా కుసలేషమభవత్ యదా కుసలేషకం సంభారోభవతి యదేవాశ్వత్యక్తం తదేవావరుంధే ఊర్జం వాగేతకం రసం పృథివ్యా ఉపదేకా ఉద్దిహంతి యద్వల్మీకం యద్వల్మీకమపాసం భారోభవతి ఊర్జమేవ రసం పృథివ్యా అవరుంధే అథో శ్రోత్రమేవ శ్రోత్రగ్యేతృథివ్యా యద్వల్మీక అవధిరోభవతి యగేవం వేద ప్రజాపతి ప్రజా అసృజత తాసామన్నముపాక్షీయత తాభ్యస్తూదముపప్రాభినత్ తమో వై తాసామన్నన్నాక్షీయత యస్య దూతః సంభారో భవతి నాస్య గృహేన్నం క్షీయతే ఆపో వా ఇదమగ్రేసలిలమాసీత్ తేన ప్రజాపతిరశ్రామ్యత్ కథమిదగ్రస్యాదితి సోపశ్యత్ పుష్కరపర్ణం తిష్టత్ సోమన్యత అస్తి వైతత్ ఎస్మిదమతిష్టతీతి సవరాహో రూపం కృత్వోపన్యమజ్జత్ స పృథివీమధాచ్ఛత్ తస్యా ఉపహత్యోతమజ్జత్ తత్పుష్కరపర్ణే ప్రసయత్ యద ప్రసయత్ తత్పృథివ్యై పృథివిత్వం అభూద్వా ఇదమితి తద్భూమ్యై భూమిత్వం తాన్ దిశో నివాదస్తమవహత్ తాగుం శర్కరాభిరతగంహత్ సంవైనా భూతితి తచ్చర్కరాణాగుం శర్కరత్వం యద్వరాహవిహితగం సంభారో భవతి అస్యామేవాశం వట్కారమగ్నిమాధత్తే శర్కరాభవం త్రిధృత్తే అచోషంపాయ ఫలేతాగ్నిరాధేయుత్యాహో ఆపో వరుణస్య పత్నయాసన్ తాగ్నిరభ్యధ్యాయతే తాస్తమభవత్ తస్తరేతః పరావతత్ తద్ధిరణ్యమభవత్ యద్ధిరణ్యముపాస్యతి తదేతసమేవాగ్నిమాధత్తే పురుషయన్వై స్వాద్వేతసోభీభత్సదగిత్యాహో ఉత్తరత ఉపాస్యత్యభీభత్సాయై అధిప్రయచ్చతి ఆగ్నిమేవాధిప్రయచ్చతి అగ్నిర్దేవేభ్యో నినాయత అశ్వరూపం కృత్వా స్వస్వర్థే సంవత్సరమతిష్టతే తదశ్వత్థస్యాశ్వత్థత్వం యదాశ్వత్థ సంభారో భవతి యదేవాసురత్రన్యత్తం తదేవావరుంధే దేవావాహూర్జం వ్యభజంత తద ఉదుంబర ఉదతిష్టతే ఊర్వా ఉదుంబర యద ఉదుంబర సంభారో భవతి ఊర్జమేవావరుంధే ప్రియస్యామితో దివిసోమాసీత్ గంగాయత్రి ఆహరత్ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణోభవత్ తత్పర్ణస్య పర్ణత్వం యస్య పర్ణమయః సంభారో భవతి సోమపీఠమేవావరుంధే దేవా వై బ్రహ్మన్న వదంత తత్పర్ణ ఉపాసనోత్ శుశ్రభావై నామ యత్పర్ణమయః సంభారో భవతి బ్రహ్మవర్తమేవారుంధే ప్రజాపతిరగ్నిమసృజత స్వాభిభే ప్రమాధక్షతీతి తగుం సంన్యాసమరితే తచ్చమ్యైషమిత్వం యచ్చమీమయః సంభారో భవతి శాంత్యా ప్రదాహాయ అగ్నే సృష్టస్య గతః ప్రియంగతంభార్చతే యద్వైకంగతః సంభారో భవతి భా ఏవారుంధే సహృదయోగ్నిరాధేయమిత్యాహుః మరుతోభ్యరగ్నిమతమయన్ తస్య తాంతస్య హృదయమాచ్ఛిందన్ సా శనిరభవత్ యదశనిహతస్య వృక్షస్య సంభారో భవతి సహృదయమేవాగ్నిమాధత్తే ద్వాదశవిక్రామేష్వగ్నిమాదధీత ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరా దేవేనమ వరుధ్యాసత్తే యద్వాదశ విక్రామేష్వాదధీత పరిమితమవరుంధీత చక్షుర్నిమిత ఆదధీత యద్వాదశ విక్రామా ఇది పరిమితం చైవాపరిమితం చావరుంధే అనృతం వై వాచా వదతి అనృతం మనసా ధ్యాయతి చక్షుర్వై సత్యం అద్రా అదర్శమిది సత్సత్యం యశ్చక్షుర్నిమితేగ్నిమాధత్తే సత్యే వై నమాధత్తే తస్మాదాహిరాగ్నిర్నానృతం వదేత్ నాస్య బ్రాహ్మణో నాశ్వాన్ గృహే వసేత్ సత్యేత్యస్యాగ్నిరాహితః ఆగ్నేయే వై రాత్రిః ఆగ్నేయా పశవః ఐంద్రమహః నక్కంగారిహపత్యమా దధాతి పశూనేవావరుంధే దివాహమనీయం ఇంద్రియమేవావరుంధే అర్ధోదిలే సూర్యాహమనీయమాదధాతి ఏతస్మిన్ వై లోకే ప్రజాపతి ప్రజా అసృజత ప్రజా ఏవ తద్గజమాన సృజతే అథో భూతం చైవ భవిష్యచ్చావరుంధే ఇలా వై మానవీయ జ్ఞానో కాశిం న్యాసీత్ సాశునోత్ అసురా అగ్నిమాదధత ఇది తదగచ్చత్ తాహవనీయమగ్ర ఆదధత అశకారిహపత్యం అతాన్వాహార్యవచనం సాబ్రవీర్ ప్రదేశ్రీరగాత్ భద్రా భూత్వా పరా భవిష్యంతీతి యస్యేవమగ్నిరాధీయతే ప్రదేశ్యస్య శ్రీరేతి భద్రా భూత్వా పరా భవతి సాశునోత్ దేవా అగ్నిమాదధత ఇది తదగచ్చత్ హేన్వాహార్యవచనమగ్ర ఆదధత అథకారిహపత్యం అసాహమనీయం సాబ్రవీర్ ప్రాచ్యేషాశ్రీరగాద్ భద్రా భూత్వా సువర్గం లోకమేష్యంతి ప్రజాంతులవేక్ష్యంత ఇది యస్యేవమగ్నిలాధీయతే ప్రాచ్యశ్రీరేతి భద్రో భూత్వా సువర్గం లోకమేతి ప్రజాంతున విందతే సాబ్రవేది నామనం తథావాహంతవాగ్నిమాధాస్యామి యథా ప్రజయా పశుభిర్మిథునైర్జనిష్యసే ప్రత్యస్మిల్లోకే స్థాస్యసి అభిసువర్గల్లోకం జేష్యసీతి దారిగపత్యమగ్రాదధాత్ దారిగపత్యం వా అను ప్రజా పశవ ప్రజాయంతే దారిగపత్యేనైవాస్మై ప్రజాన్ పశూన్ ప్రాజనయతే అతాల్వాహార్యవచనం తిర్యంగిమవా అయం లోక అస్మిన్నేవ తేన లోకే ప్రత్యతిష్ఠతే అథాహమనీయం తేనైవ సువర్గం లోకమభ్యజయతే యస్యైవమగ్నిరాధీయతే ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే ప్రత్యస్మిల్లోకే తిష్ఠతి అభిసువర్గం లోకం జయతి యస్య వాయథా దేవతమగ్నిరాధీయతే ఆ దేవతాభ్యోవృష్టతే పాపీయాన్భవతి యస్య యథా దేవతం అదేవతాభ్యావృష్టతే వసీయాన్భవతి భృగూణాన్వాంగిరసాం ప్రతమతే వ్రతేనాథామేతి భృగ్వంగిరసామాదధ్యాత్ ఆదిత్యానాం త్వాదేవానాం ప్రతమతే వ్రతేనాథామేత్యన్యాసాం బ్రాహ్మణీనాం ప్రజానాం వరుణస్య త్వారాజ్ఞో ప్రతమతే వ్రతేనాథామేతి రాజ్ఞః ఇంద్రస్య త్వేంద్రియేణ ప్రతమతే వ్రతేనాథామేతి రాజన్యస్య మనోస్వాగ్రామణ్యో ప్రతపదే ప్రతేనాథామీతి వైశ్వస్య ప్రభూణాం త్వా దేవానాం ప్రతపదే ప్రతేనాథామీతి రథకారస్య యథా దేవతమగ్నిరాధీయతే న దేవతాభ్యావృశ్యతే వసీనాన్ భవతి ప్రజాపతిర్వాచః సత్యమపశ్యత్ తేనాగ్నిమాధత్త తేన వైశార్ధ్నోత్ భోర్భవస్సు పరిత్యాహ ఏతద్వై వాచః సత్యం ఏతేనాగ్నిమాధత్తే శుద్ధాత్యేవ అథో సత్యప్రాశూరేవ భవతి అథో ఏవం విద్వానభిజరతి స్మృత ఏవైనం భూరిత్యాహ ప్రజామేవ తద్విజమానస్తుజతే భువరిత్యాహ అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి సువరిత్యాహ సువర్గ ఏవ లోకే ప్రతిష్ఠతి త్రిభిరక్షలైర్గార్ఘపత్యమాదధాతి త్రయమే లోకాః యేష్వేవైనం లోకేషు ప్రతిష్ఠితమాధత్తే సర్వై పంచభిరాహవనీయం సువర్గాయ వాగేషు లోకాయాధీయతే యదాహవనీయః సువర్గ ఏవాస్మై లోకే వాచః సత్యం సర్వమాప్నోతి త్రిభిర్గార్ఘపత్యమాదధాతి పంచభిరాహవనీయం అష్టౌ సంపద్యంతే అష్టాక్షరా గాయత్రీ గాయత్రోగ్నిః యావానేవాగ్నిః తమాధత్తే ప్రజాపతిః ప్రజా అసృజతా తాస్మాత్ సృష్టాః పరాకీరాయన్ తాభ్యోజ్యోతిరుదగృహ్ణాత్ సంజ్యోతిః పశ్యంతి ప్రజా అభిసమావర్తంత ఉపరేభాగ్నిముద్గృహీయాద్ధరన్ జ్యోతిరేవ పశ్యంతి ప్రజా యజమానమభిసమావర్తంతే ప్రజాపతే రక్షస్వయత్ తత్పరాపతే తదశ్వభవత్ తదశ్వస్యాశ్వత్వం దేశవై ప్రజాపతి యదగ్నిః ప్రజాపత్యోశ్వః యదశ్వం పురస్తాన్నయతి స్వమేవ చక్షుఃపశ్యన్ ప్రజాపతిరనూదేతి భద్రీవాయేణశ్వం పురస్తాన్నయతి జాతానేవ భ్రాతృభ్యాన్ ప్రణుదతే పునరావర్తయతి జనిష్యమానానేవ ప్రతినుదతే న్యాహవనీయోగారిఘపత్యమకామయత నిగారిఘపత్యాహవనీయం తౌ విభాజన్నాశక్నోత్ సోష్వపూర్వమాద్భూత్వా ప్రాంచం పూర్వముదవహత్ తత్పూర్వవాహ పూర్వవాత్మం యదశ్వం పురస్తాన్నయతి విభక్తిరేవైన యోస్సా అథో నానావీర్యావేవైనో గురుతే యదుపర్యుపరిశిరోహరేత్ ప్రాణాన్ విచ్ఛిన్యాత్ అథో శిరోహరతి రానాంగోపీసాయ యత్యగ్రే హరతి అథేయత్యథేయతి రేణిమే లోకా ఏష్వేవైనం లోకేషు ప్రతిష్ఠితమాసత్తే ప్రజాపతిరగ్నిమసృజత స్వామిభేత్రమాధక్షతీతి తస్య త్రేధా మహిమానం వ్యౌహతే శాంత్యా అప్రదాహాయ యత్రేధాగ్నిరాధీయతే మహిమానమేవాసృజద్యూహతి శాంత్యా అప్రదాహాయ పునరావర్తయతి మహిమానమేవాస్య సందధాతి పశుర్వాదేశ యదశ్వః ఏష రుద్రః యదగ్నిః యదశ్వస్య పదే అగ్నిమా దధ్యాత్ రుద్రాయ పశూనపి దధ్యాత్ అపశుర్యజమానః స్యాత్ యన్నాక్రమయేత్ అనవరుద్ధాస్య పశవస్యుః పార్శ్వత ఆక్రమయేత్ యథాహితస్యాగ్నేరంగారాభ్యవర్తేరన్ అవరుద్ధాస్య పశవో భవంతి రుద్రాయాపి దధాతి త్రీణి హవేగం శనిర్వపతి విరాజ ఏవ విక్రాంతయ్యజమానో విక్రమతే అగ్నయే భవమానాయ అగ్నయే పావకాయ అగ్నయే శుచయే యదగ్నయే భవమానాయ నిర్వపతి గుణాఖ్యేవైనం యదగ్నయే పావకాయ భూతయేవాస్మిన్నన్నాజ్ఞం దధాతి యదగ్నయే శుచయే బ్రహ్మవర్తసమేవాస్మిన్నుపరిష్టాద్దధాతి దేవాసురాశ్రయ్యక్తాసన్ తే దేవా విజయముపయంతః అగ్నౌ వామం వసన్యదశత ఇదమున భవిష్యతి ఇది నో జేష్యంతీతి తదగ్నోత్సహమశక్నోత్ తత్రేషా విన్యదధాత్ అసురతృతీయం అప్సుతృతీయం ఆదిత్యే తృతీయం తద్దేవా విజిత్య పునరవారుత్సంత హే పవమానాయ పురోడాశమష్టాకపాలనిరవపన్ పశవో వాగ్నిపవమాన ఏ పశుష్పాసీత్ ప్రత్యేనాపారుంధత హే పావకాయ ఆపో వా అగ్నిపావక ఎదేవాప్స్వాసీత్ ప్రత్యేనాపారుంధత హే శుచే అసౌ వా ఆదిత్యోగ్నిశ్యుతి యదేవాదిత్య ఆసీత్ ప్రత్యేనావారుంధత బ్రహ్మవాదినా వదంతి త్వనభో వా వైతాగ్న్యాధేయస్య ఆగ్నేయో వా అష్టాకపాలోగ్న్యాధేయమిది యత్తన్నిర్వపేత్ నైతాని యథాత్మా స్యాత్ నాంగాని తాదృగే వదతే యదేతాని నిర్వపేత్ నరం యథాంగాని స్యుః నాత్మా తాదృగే వదత్ ఉభయాని సహ నిరుప్యాని యజ్ఞస్తాత్మత్వాయ ఉభయం వా ఏతస్యేంద్రియం వీర్యమాప్యతే యోగ్యమాధత్తే ఐంద్రాగ్నమేకాదశకపాలమనుర్భవేత్ ఆదిత్యం జలం ఇంద్రాగ్నేవై దైవానామయాతయామానౌ దేవదేవతే అయాతయామ్ని తాభ్యామేవాత్మా ఇంద్రియం వీర్యమవరుంధే ఆదిత్యో భవతి ఇయం వా అదితిః అస్యామేవ ప్రతిష్ఠతి ధేన్వైవ ఏతద్రేతః యదాజ్యం అనృహస్తండులాః విధనమేవావరుంధే ఘృతే భవతి యజ్ఞస్యాలోక్షాన్తత్వాయ తత్వారారిభేయ ప్రాశ్నంతి దిశామేవ జ్యోతిజుభోతి పశవో వా ఏతాని హవీగుంషి ఏష రుద్రః యదగ్నిః యత్సద్యగేతాని హవీగుంషి నిర్వపేత్ రుద్రాయ పశూనపి దధ్యాత్ అపశుర్యజమాన స్యాత్ యన్నాని నిర్వపేత్ అనవరుద్ధాస్య పశవస్యుః ద్వాదశరాత్రేశ్వర నిర్వపేత్ సంవత్సర ప్రతిమా వై ద్వాదశరాత్రయః సంవత్సరేణైవాస్మై రుద్రగుంశమహిత్వా పశూనవరుంధే యదేకమేకమేతాని హవేగుంశ నిర్వపేత్ యథాత్రేణ్యామపణాని పూరయేత్ తాదిష్టతే న ప్రజననముచ్చిగుంషేత్ ఏకం నిరుప్య ఉత్తరే సమస్యేత్ తృతీయమేవాస్మై లోకముచ్చిగుంషతి ప్రజననాయ తమ్ ప్రజయా పశుభిరణ ప్రజాయతే అసో యజ్ఞైవైషాభిక్రాంతి అథశర్క్రం ప్రవర్తయతి మనుష్యరథేనైవ దేవరథం ప్రత్యవరోహతి బ్రహ్మవాదినా వదంతి హోతవ్యమగ్నిహోత్రుయాజుభుయాజుభుయాజుభుయాగ్ని పరా భవత్ తూష్ణీమే హోతవ్యం యథా పూర్వమాహుతేజుభూతి నాగ్ని పరా భవతి అగ్నిచేతి అగ్నిముఖానేవత్తోన్ ప్రీణాతి ఉపవర్ధనం దదాతి రూపానామవరుధ్యై అశ్వం బ్రహ్మణే ఇంద్రియమేవావరుంధే ధేనుగుంభోత్రే ఆశిషయేవావరుంధే అనడ్వాహమధ్వర్యవే బంధిర్వా అనడ్వాన్ బంధిరధ్వర్యః బంధినేవ బంధియజ్ఞస్యావరుంధే మిథునో గావో దదాతి విఘనస్యావరుద్ధ్యై వాసో దదాతి సర్వదేవత్యం వై వాస సర్వా ఏవ దేవతా ప్రీణాతి ఆ ద్వాదశభ్యో దదాతి ద్వాదశ మాసా సంవత్సర సంవత్సర ఏవ ప్రతిష్టతి కామమూర్ధ్వం దేయం అవరిమితస్యావరుద్ధ్యై ఘర్మశిరస్తవయమగ్ని సంవయ పశుభిర్భవతే ఛర్దిస్తోకాయతనయాయక్ష పాద ప్రాణస్తయమగ్ని సంప్రయ పశుభిర్భవతే స్వజితంతోకాయతనయాయ పితుంపచ ప్రాచేమున ప్రతిశంపే విద్వాన్ అగ్నేరగ్నే పురో అగ్నిర్భవేహ విశ్వా ఆశాదీద్యానో విభాహి ఊర్జన్మాధే దివదే చతుష్పదే అర్కశ్చక్షస్తూర్యస్తయమగ్ని సంప్రయ పశుభిర్భవతే ఎత్తే శుక్రశుక్రం వర్చ శుక్రాధునో శుక్రం జ్యోతిరజస్రం తేన మేది నద్వాదే అగ్నినాగ్నే బ్రహ్మణ ఆనశే వ్యానశే సర్వమాజవ్యానశే ఏతే అగ్నే శివే తనువౌ విరాక్ష స్వరాక్ష ప్రేమాదిశతాన్ ప్రేమాజున్మతాన్ ఏతే అగ్నే శివే తనువౌ సమ్రాక్ష విభూశ్చ హేమాశతాన్మాజన్మతాన్ ఏతే అగ్నే శివే తనవో విభూశ్చ పరిభూశ్చ హేమాశతాన్మాజన్మతాన్ ఏతే అగ్నే శివే తనవో ప్రభవీర ప్రభూతిశ్చ హేమాశతాన్మాజన్మతాన్ యాస్తే అగ్నే శివాస్తనువ తాభిస్తాదే యాస్తే అగ్నే ఘోరాస్తనువ తాభిరముంగచ్చ ఇమేవేతే లోకా అగ్నయ ఏయద్యావృత్తీరన్నే శోచలే దుర్యజమానం ఘర్మశ్రయతి కాదిభవత్యమాదాతి వాత ప్రాణయిత్యన్వాహార్యవదనం అర్కశ్చక్షురిత్యాహవనీయం తేనైవేనాయతి తథాశోచనేజమానం అసంతరమభిగాధిభవత్యాధీయమానే రాసంతరో వా అయం లోక అస్మిన్నేవేణం లోకే ప్రతిష్ఠితమాసత్తే వామదేవ్యమభిగాయమానే అంతరిక్షం వై వామదేవ్యం అంతరిక్షదేవేనం ప్రతిష్ఠితమాసత్తే అథో శాంతిర్వై వామదేవ్యం శాంతమేవైనం పశవ్యముద్ధరతే బృహదభిగాయతాహమనీయాధీయమానే వారిహతో వా అసౌ లోక అముష్మిన్నేవైనం లోకే ప్రతిష్ఠితమాధత్తే ప్రజాపతిరగ్నిమసజత సోష్వారోభూత్వరాణే సంవారవంతీనావారయత తద్వారవంతీయస్య వారవంతీయత్వం శైతేన శేతి అకురుత తచ్చైతస్య శైతత్వం యద్వారవంతీయమభిగాయతే వారేత్వైవైనం ప్రతిష్ఠితమాధత్తే శైతేన శేకీకరుతే ధర్మశ్చరగిరిగాభవత్యమాదాతి రశీర్షాణమేవైనమాధత్తే ఉపైనముత్తరో యజ్ఞో నమతి రుద్రో వా ఏషగ్ని సాధీయమానేశ్వరో యజమానస్య పశూనైకుంఠితో సంప్రయ పశుభిర్భవతిత్యాహ పశుభరేనకం సంప్రియం కరోతి పశూనామహికంసారే ఛద్యస్తోకాయతనగారిచ్చేత్యాహ ఆశిషమేవైతామాశాస్తే బాల ప్రాణైత్యన్వాహార్యవచనం ప్రాణమేవైనమాధత్తే స్వజితంతోకాయతనగారిపుతుం పచేత్యాహ అన్నమేవాస్మై స్వదయతి ప్రాజీవన ప్రతిసంపేది విద్వానిత్యాహ విభక్తిరేవైన యోస్సా అథో నానావీర్యావేవైనౌ కురుతే భోజన్నోధే ద్విపదే దుష్పదైత్యాహ ఆశిషమేవైతామాశాస్తే అర్కశ్చక్షురిత్యాహ వనీయం అర్కో వై దేవానామన్నం అన్నమేవావరుంధే ఏనమేదీదిహేత్యాహ సమింధగేవైనం ఆనశే వ్యానశైరిత్రిలింగయతి తేరిమే లోకాః ఏష్వేవైనం లోకేషు ప్రతిష్ఠితమాధత్తే తత్తథాన కార్యం వేంగిరమ ప్రతిష్ఠితమాధీత ఉద్ధృత్యైవాధాయాభిమంత్రియః అవేంగిరమేవైనం ప్రతిష్ఠితమాధత్తే విరాచ్య స్వరాచయాస్తే అనువస్తాభిస్వాదశైత్యాః ఏతావాగ్నే శివాస్తనువ తాభిరేవైనకం సమర్థయతి యాస్తే అగ్నే ఘోరాస్తనువస్తాభిరమం గచ్చేతి బ్రూయాద్యం విశ్వాద్ తాభిరేవైనం పరాభావయతి శమీ గర్భాదగ్నిం మంథతి ఏతావాగ్నేర్యజ్ఞినా తనోః తామేవాస్మై జనయతి అతిని పుత్రకామా సాధ్యేభ్యో దేవేభ్యో బ్రహ్మోదనమపజత్ తస్యాముచ్చేషుమదతో సారేతో ధత్త తస్మే ధాతాచార్యమాచారేతా సాద్వితీయమపజత్ తస్యాముచ్చేషుమదతో తత్ప్రాశ్నా సారేతో ధత్త తస్మే మిత్రస్య వరుణశ్చాచారేతా సాద్వితీయమపజత్ తస్యాముచ్చేషణ మదనో తత్ప్రాశ్నా సారేతో ధత్త తస్యాగుంజస్య భగశ్చాచారేత సాధుమపజత్ తస్యాముచ్చేషణ మదనో తత్ప్రాశ్నా సారేతో ధత్త తస్యా ఇంద్రస్య విమస్వాగిష్టాచారేత బ్రహ్మోదనం పజతి ఏతదేవ దద్దధాది ప్రాశ్యంతి బ్రాహ్మణోదనం యదాజ్ఞముచ్చిష్యతే తేన సమిధోభ్యజాదధాతి ఉచ్చేషణాద్వాయితీరేతో ధత్త ఉచ్చేషణాదేవద్రేతో ధత్తే అస్థివాయేతమిధ ఏతద్రేత యదాజ్యం యదాజ్ఞేన సమిధోభ్యజాదధాతి అస్థేవద్రేతరి దాతి తిస్రాదధాది మిథనత్వాయ యదేర్భవంతి ప్రజాపజనాయజ్ఞముఖేన సంవితాః యదేర్భవంతే యజ్ఞమరుషా సంవితాః యదేర్భవంతే ఏతావద్వై పురుషే వీర్యం వీర్య సంవితాః ఆర్ద్రాభవంతే ఆర్ద్రమిభిరేతశిక్ష్యతే చిత్రయస్యాశ్వత్థస్యాదధాతి చిత్రమేవభవతి ఘనవతేభిరాదధాతి ఏతద్వా అగ్నే ప్రియంధామ యద్ఘతం ప్రియదైవైనంధాం నాసమర్థయతి అథోజస గాయత్రేభిర్బ్రాహ్మణశ్చాదుభ్యాత్ గాయత్రిఛందావై బ్రాహ్మణ స్వస్య ఛందసః ప్రత్యయనస్తాయ తిష్టద్భిరాజన్యస్య తిష్టఛందావైరాజన్యః స్వస్య ఛందసః ప్రత్యయనస్తాయ జగదేభిర్వైశ్యస్య జగదీఛందావై వైశ్యః సస్యఛందస ప్రత్యయనస్తాయ తగం సంవత్సరం గోపాలేత్ సంవత్సరగం హిరేతో హితం వర్ధతే యద్దేనగం సంవత్సరేణోపణమేత్ సమిధ పునరారధ్యాత్ ఏతదేవ దద్ధిరం వర్ధమానమేతి నమాగం సమశ్నీయాత్ నశ్రియముపేయాత్ యన్మాగం సమశ్నీయాత్ యశ్రియముపేయాత్ నిర్వీర్య స్యాత్ నైనమగ్నిరుపనమేత్ స్వాధాస్యమానో బ్రహ్మోదనం పజతి ఆదిత్యా వా ఇద ఉత్తమా స్వర్గం లోకమాయన్ హే వా ఇదోయంతం ప్రతిపదంతే ఏతే ఖలు వాదిత్యాబ్రాహ్మణా తైరేవ సంతం గచ్చతి నైనం ప్రతిపదంతే బ్రహ్మవాదినో వదంతి పాద అర్ఘ్యకార్యోస్మై ప్రజా పశూన్ ప్రజనయతీతి శల్కైస్తాగం రాజ్యమగ్నిబింధీత తస్మిన్నుమభ్యుషమరణే నిష్టవే విసరిషభాగవాసిన్యామిచ్చాయి తాదృగే వదే అబోధోహ్యభస్మాగ్నిం వంధతి సైవధాగ్నే సంతతి సంవధిప్తా ప్రాంగముద్ధరతి సంవత్సరమే వద్రేతోహితం ప్రజనయతి అనాహితస్తస్యాగ్నిరిత్యాహు యస్సమిధో నాధాయాగ్నిమాధత్తయితి తాః సంవత్సరే పురస్తాదాదధ్యాత్ సంవత్సరా దేవేన పురుద్ధ్యాధత్తే సంవత్సరేనాదధ్యాత్ ద్వాదశ్యాహం పురస్తాదాదధ్యాత్ సంవత్సర ప్రతిమా వై ద్వాదశరాత్రయ సంవత్సరమేవాస్యాహితా భవంతి యది ద్వాదశ్యాన్నాదధ్యాత్ రహే పురస్తాదాదధ్యాత్ ఆహితాదేవాస్య భవంతి ప్రజాపతి ప్రజా అసృజత శరీరానో మన్యత తదపోతప్యత స ఆత్మన్వేద్యమపశ్యత్ తదవర్ధత తదస్మాత్ సహ సోర్ధమసృజ్యత సా విరాటభవత్ తాందే వాసురాప్యగృహత సోరాబ్రవీత్ ప్రజాపతి మమేషా దోహాయమ యుష్మాకమితి సాచ్యుతక్రామత్ తజాపతి పర్యగృహాన్ అథర్వమిదం మే గోపాలేతి సాద్వితీయముదక్రామత్ తత్ప్రజాపతి పర్యగృహాత్ పర్య ప్రజామ్యే గోపాలేతి సాతృతీయముదక్రామత్ తత్ప్రజాపతి పర్యగృహాత్ షగ్గస్య పశోన్మే గోపాలేతి సాతుర్థముదక్రామత్ తత్ప్రజాపతి పర్యగృహాత్ సప్రసభామ్యే గోపాలేతి సా పంచమముదక్రామత్ తత్ప్రజాపతి పర్యగృహాత్ అగేబుద్ధ్రియమంత్రం మే గోపాలేతి అగ్నేన వావధాతాన్వ్యక్రమత తాన్ ప్రజాపతి పర్యగృహాత్ అసో పంక్తిమేవ పంక్తిర్వా ఏషా బ్రాహ్మణే ప్రవిష్టా తామాత్మనోధిర్మిమీతే యదగ్నిరాధీయతే తస్మాదేతావంతోగ్నయాధీయంతే పాంతం వా ఇదగం సర్వం పాంతే నైవ పాంతజ్ఞ స్పృణోతి అథర్వమిదం మే గోపాలేత్యాహ అన్నమే వేదేన స్పృణోతి తర్య ప్రజాం మే గోపాలేత్యాహ ప్రజామే వేదేన స్పృణోతి షడ్గస్య పశూన్మే గోపాలేత్యాహ పశూనే వేదేన స్పృణోతి సప్రత సభాం మే గోపాలేత్యాహ సభామే వేదేనేంద్రియజ్ఞ స్పృణోతి అరే బుద్ధ్రియమంత్రం మే గోపాలేత్యాహ మంత్రమేవేతేన శ్రీయజ్ఞ స్పృణోతి ఇదన్వాహార్యవదనేన్వాహార్యం పచంతి తేన సోస్యాభీష్ట ప్రీత యద్గారిగపత్యార్జమధిశ్రయంతి సంపత్నే వ్యాజయంతి తేన సోస్యాభీష్ట ప్రీత త్రిగాహవనీరే జుష్పతి తేన సోస్యాభీష్ట ప్రీత యత్సభాయాం విజయంతే తేన సోస్యాభీష్ట ప్రీత యదావదసేన్నగంహరంతి తేన సోస్యాభీష్ట ప్రీత తథా సర్వే ప్రీతాభీష్ట ఆధీయంతే ప్రవసతమేష్యన్నేవోపతిష్ఠేతైకమేకం బ్రాహ్మణాయ గృహే వాసునే బలితాయ గృహానేతి తాదృగే వదతే పునరాగత్యోపతిష్టతే సాభాగేన మే వేషాంత సాతూర్ధ్వారోహత్ సారోహిణ్యభవత్ తద్రోహిణ్యే రోహిణిత్వం రోహిణ్యామగ్నిమాదధీత స్వయే వై నయ్యో నో ప్రతిష్ఠితమాధత్తే నిర్ధ్నాత్యే